వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట, ఊటా పూటకి ముద్దులిస్తానే, ఓ కాంచనమాల మంచంలో నమ్మ తెక్కిస్తానే, ఓ కాంచనమాల ముద్దులిస్తానే, ఓ కాంచనమాల మంచంలో నమ్మ తెక్కిస్తానే, ఓ కాంచనమాల. అరే మాట వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట, వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట. సిగ్గులు తొడుగంగ సిగ్గు సిగ్గు జారి చిందులు వేయంగ, నోటి మాట జారి మోజులే కోరంగా, చిలక పరుకుల పిల్ల చిరునా పెనవ్వంగ చిన్ని గుండె కూడా సిగ్గులు తొడుగంగ సిగ్గు సిగ్గు జారి చిందులు వేయంగ, నోటి మాట జారి మోజులే కోరంగా, నవ్వే నవ్వుకుల బుల పడతారు, ఏ పోరడు చూసిన బోధులిచ్చి ఎంత పడుతారు, ఏ పోరడు చూసిన సరే మాట వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట, వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట. చిన్నారి ఒడి చేరిపోతావా జంట చేరి నీ పంట పండించావా, పడుచు కోరికలు పగ్గాలు దెంచంగ ఇద్దరు కటయి హద్దులే దాటంగా, అరే వయ్యారి చిన్నారి ఒడి చేరిపోతావా జంట చేరి నీ పంట పండించావా, పడుచు కోరికలు పగ్గాలు దెంచంగ ఇద్దరు కటయి హద్దులే దాటంగా, మోజులలో నమ్ముంచెత్తేస్తావా ఈ మా పటికెల్లా గాజుల గోల మోగించేస్తావా, ఈ మా బడికెల్లా మాట వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట, వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట. పోయి చిత్రంగా చూడంగా ఎర్రాని నీ బుగ్గ ముద్దులు కోరంగా, శ్రీరంగ నీ వంటూ చిరున వెనవ్వంగా, నాదుకు నడుము నాట్యమే జయంగా నెమలి చిన్న పోయి చిత్రంగా చూడంగా, ఎర్రాని నీ బుగ్గ ముద్దులు కోరంగా, శ్రీరంగ నీ వంటూ చిరున వెనవ్వంగా, నా ఇంటి ముంగట ముగ్గు వైతవా, ఓ కాంచనమాల కౌగిలిలో నీ గిలి చూపవా, ఓ కాంచనమాల వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట, వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట. అడుగుల్లో అడిగేసి ఏడడుగులు నడిచి పోయారి ఓగుమ్మ ఏలుకుంటానే, హంస నడకల్లో నా అందాలు ఎన్నెన్నో ఆకాలి అందెళ్ళు గల్లు అంటుంటే, అడుగుల్లో అడిగేసి ఏడడుగులు నడిచి పోయారి ఓగుమ్మ ఏలుకుంటానే, తోడు నీడ నేనే ఉంటానే, ఓ కాంచనమాల నూరేళ్ళిక చల్లంగుందామే, ఓ కాంచనమాల వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట, వింటే మల్లెలు తెస్తా మా పాటేల మనవాడంట, ఊటా పూటకి ముద్దులిస్తానే, ఓ కాంచనమాల మంచంలో నమ్మ తెక్కిస్తానే, ఓ కాంచనమాల ముద్దులిస్తానే, ఓ కాంచనమాల మంచంలో నమ్మ తెక్కిస్తానే. అరే పూట పూటకి ముద్దులిస్తానే, ఓ కాంచనమాల మంచంలో నమ్మ తెక్కిస్తానే, ఓ కాంచనమాలా.